నలభే బ్రాహ్మణ లీల. లీలాదేవి ఇలా చెబుతోంది. సరస్వతీదేవి, అప్పుడు నేనొక బ్రాహ్మణ స్త్రీని చిక్కి నరాలు బయటపడి ఉండేదాన్ని. చేతులు దర్భపుడకల్లాగా ఉండేవి. అయినా ఎప్పుడూ అతిథులంటే ఇష్టంగా ఉండేది. ఎంతమంది వచ్చినా విసుక్కోకుండా వంట చేసి పెట్టేదాన్ని. నాకు సంతానం ఎక్కువ, ఎప్పుడూ నా భర్తకు కీర్తి పెరగాలని ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఇంటి పనుల్లో నేను చురుకు, ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండేదాన్ని. చల్ల చెలకటమో అంట్లు తోమటమో ఏదో ఒకటి చేస్తూ ఉండేదాన్ని. రాత్రింబవళ్ళూ నాకు పనులే. ఇంట్లో మావాళ్ళు ఎవరు ఏ పని చేసినా ఇంత ఆలస్యమా అని విసుక్కుంటూ ఉండేదాన్ని. ఈ సంసారమేమిటి, ఈ లోకమేమిటి, నేనంటే ఏమిటి అని ఇలాంటి ఆలోచనలు నాకు కలలో కూడా వచ్చేవి కావు. నేనెంత ముద్దునో నా మొగుడు అంత ముద్దే. ఆయనకు ఎప్పుడు దర్భలు, సమిధలు, కూరగాయలు, కట్టెపుల్లలు వీటితోనే సరిపోయేది. నాకు కాస్త ఖాళీగా ఉంటే పిల్లల చెవులలో గుబిలి తీస్తూ ఉండేదాన్ని. ఇంటి ముందర అలికి ముగ్గులు పెడుతూ ఉండేదాన్ని. ఎప్పుడు చూసినా ఇంట్లో వాళ్లకు నీతులు నూరుపోస్తూ ఉండేదాన్ని. ఇలాంటి నీతిగల ఇంట్లో ఇలాంటి మనుషులు చేరారేమిట్రా అని ఎగిరిపడుతూ ఉండేదాన్ని. నాకు ముసలితనం వచ్చింది, ఎడమ చెవికి చెముడు వచ్చింది, తల వణికింది, నడుము ఒంగింది, చేతికి కర్ర తోడైంది. మాతా, నేను పెంచిన మొక్కలన్నీ ఇక్కడే ఉన్నాయి, నేను పోషించిన పశువులన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇదిగో వీళ్లంతా నా బంధువులే. తల్లి, ఇప్పుడు నాకు గుర్తొస్తోంది, మా ఆయన తాను రాజు కావాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడు. ఆయన నిజంగానే రాజయ్యాడు. ఆయన జీవుడు ఇప్పుడు ఇక్కడే ఆకాశంలో గాలిలాగా, గాలిలో పరిమళంలాగా ఉన్నాడు. తల్లి, ఇక్కడ ఈ వేలడి ఆకాశంలో కోటి యోజనాల రాజ్యం ఇమిడి ఉంది. ఇదంతా ఏదో మాయలాగా కనిపిస్తోంది నాకు. సరే తల్లి, మళ్లీ నా భర్తగారి రాజ్యానికి వెళదాం పద.